పాదమహాంతముతమానార్భగం మానముక్షంతముతమానముక్షితం మానవజే పితరం మోదమాతరం ప్రియమానస్తనవోరుద్రవీర్ష మానస్థోకేతనయమానాయుషమానోమానో అశ్వేదీర్ష వీరాన్మానోరుద్రభామితోపధీర విష్పంతో నమసా విధేమతే ప్రజాపదే నద్పదేతాన్యన్యా విశ్వాజాతాని పరితాబూవ యత్కామాస్తే జుగుమస్కన్నాస్తు వయజ్ఞస్యామృతయోరగీనా స్వస్తిదాశస్పతిర్వృత్తహామృతోపశీ విషేంద్ర పురగే పునఃస్వస్తిదాభయంకరంబయ్యజామహేతు గంధిం వృత్తివర్ధనం ఉర్వారుకమిబంధనాన్ మృత్యోర్ముఖీయమామృతేనస్తమీదం పాశామృత్యోమృత్యాయహంతమే పాహనయజ్ఞస్ మాయ్యా సర్వానమయజామహే మృత్యవే స్వాహ మృత్యవే స్వాహకృతస్వాహకృతస్వైనతో వైలమతి స్వాహ ఆత్మకృతస్వైనతో వైలమతి స్వాహ అన్యకృతస్వైనతో వైలమతి స్వాహ అస్మకృతస్వైనతో వైలమతి స్వాహ యద్దివాజనక్షంజైనస్య క్రమదస్య వైలమతి స్వాహ యత్స్వతంత్రస్యచక్రమస్యావైజనమధిస్వాహాయత్స్వతంత్రస్యచక్రమస్యావైజనమధిస్వాహాయద్విద్వాగంసశ్చావిద్వాగంసశ్చైనశ్చక్రమస్యావైజనమధిస్వాహాయేనదేవాశ్చక్రమయద్వయాగురుమనసోవాప్రేతేవహేణనం అనాభాయోనాభిలక్షణాయేతస్మిన్ స్వాహ కామోగారిభేన్నమో నమ కామోగారిభే కామకరోదినాహంకరోమి కామకర్తానాహంకర్తామకారయితానాహంకారయితాయే కామకామాయ స్వాహ మన్యకారిభేన్నమో నమ మన్యకార్యేన్మన్యకరోజనాహంకరోమన్యకర్తానాహంకర్తామన్యకారయితానాహంకారయితాయే మన్యోమన్యవే స్వాహ తిలాంజోమిదమిష్టాంగర్ధానమోరమంత స్వాహ గావో హిరణ్యం ధనమన్నమానగం సర్వేషాగశిలే స్వాహ శ్రియంజలక్ష్మింజ పుష్టింజగేత్యంజాన్యతా బ్రహ్మణ్యం బహుపుత్రతా శ్రద్ధా మేధే ప్రజా సందదాద స్వాహ తిలా కృష్ణాస్తిలా శ్వేదాస్తిలా సౌమ్యావశానుగా తిలా పునంతు మే పాపయ్యక్కించుదం మయి స్వాహ చోరస్యాన్నవ శ్రాద్ధం బ్రహ్మ గురుసర్పగ ఓస్కం సురాపానం భ్రూణహత్యాదిలాజాంతికం సమయంత స్వాహ శ్రేష్టలక్ష్మీశ్చ పుష్ణేశ్వకీర్త్యంజాన్యతా బ్రహ్మణ్యం బహుపుత్రదా శ్రద్ధా మేధే ప్రజ్ఞానజాతమేధ సందదాదు స్వాహ దానాబాణం వ్యానోదాన సమానా మే యుద్ధ్యంతాంజోజిరహం విరజాయుమా భూయాజ్ఞస్వాహ వాంగ్మక్షశ్రోతృష్వాఘ్రాణయతో బుద్ధ్యాగోజస్ సంకల్పా మే యుద్ధ్యంతాంజోజిరహం విరజాయుమా భూయాజ్ఞస్వాహ త్వక్చర్మమాగం సరిశిరమేదో మజ్జా స్నాయవోస్థీన మే యుద్ధ్యంతాంజోజిరహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ శిరపాళిపాదపాశ్వపృష్ఠోరోదరంఘజుష్ణోపస్థపాయవో మే యుద్ధ్యంతాంజోజిరహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ ఉత్తిష్టపుర్ణహరమింగళలోహిలాక్షిదేహిదేహి తదాపైలా మే యుద్ధ్యంతాంజోజిరహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ పృథివ్యాపస్తేజో వాయురాగాజా మే యుద్ధ్యంతాంజోజనహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ శబ్దస్పరిశలోపదగంధా మే యుద్ధ్యంతాంజోజనహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ మనోవాక్కాయకర్మాణి మే యుద్ధ్యంతాంజోజనహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ అవ్యక్తభావేరహంకారేర్జోజనహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ ఆత్మా మే శుభ్యంతాంజోజనహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ అంతరాత్మా మే శుభ్యంతాంజోజనహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ పరమాత్మా మే శుభ్యంతాంజోజనహం విరజామిత్మా భూయాజ్ఞస్వాహ క్షుధే స్వాహ క్షుద్విపాదాయ స్వాహ దేవ్యై స్వాహ ఋగ్విధానాయ స్వాహ కషోత్కాయ స్వాహ క్షుద్విపాదామలక్ష్మేర్నాశయామ్యహం అభోజిమసమ్యంజతర్వాణ్యర్వదమేవాప్మానగ్ స్వాహ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయమానందమయమాత్మా మే శుద్ధ్యంతాంజ్యోతిరహం విరజామి పాప్మా భూయాగ్ర స్వాహ అగ్నయే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ధ్రువాయ భూమాయ స్వాహ ధ్రువక్షితయే స్వాహ అచ్యుతక్షితయే స్వాహ అగ్నయే తీర్థకృతే స్వాహ ధర్మాయ స్వాహ అధర్మాయ స్వాహ అభ్య స్వాహ ఓషధి వనస్పతిభ్య స్వాహ రక్షోదేవజనేభ్య స్వాహ గృహ్యాభ్య స్వాహ అవధానేభ్య స్వాహ అవధానపదిభ్య స్వాహ సర్వభూతేభ్య స్వాహ కామాయ స్వాహ అంతరిక్షాయ స్వాహ యజేజగతిష్టనా భాగోయన్నాే స్వాహ ద్రవ్యై స్వాహ అంతరిక్షాయ స్వాహ దివే స్వాహ సూర్యాయ స్వాహ చంద్రోదయ స్వాహ నక్షత్రేభ్య స్వాహ ఇంద్రాయ స్వాహ బృహస్పతయే స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఉదాహృభ్య స్వాహ నమో రుద్రాయ పశుపదయే స్వాహ దేవేభ్య స్వాహ పితృభ్యస్వధాస్తు భూతేభ్యో నమ మనుష్యేభ్యోహంత ప్రజాపతయే స్వాహ పరమేక్షిణే స్వాహ యథాకూపశతసారసహస్రధారోక్షిణ ఏవా మే అస్తుధాన్యం సహస్రధారోక్షిణం ధనధాన్యే స్వాహ ఏ భూతా ప్రజలంతి వారక్తం బలిమిచ్చందో విదురస్య ప్రేష్యా తేభ్య బలిం పుష్టికామోహరామే పుష్టిం పుష్టిపజర్దధాతు స్వాహ ఓం నద్బ్రహ్మా ఓం నద్వాయుః ఓం నదాత్మా ఓం నత్సత్యం ఓం నత్సర్వం ఓం నత్పురోర్నమః అంతశ్చరతి భూతే గుహాయాం విశ్వమూర్తిః అయ్యజ్ఞస్థం మహత్కారస్థమింద్రస్థకం రుద్రస్థం విష్ణస్థం బ్రహ్మత్వం ప్రజాపతిః అంతరా మహాభోజ్యోతిర సోమృతం బ్రహ్మభోద్భవస్సు ఫలం శ్రద్ధాయాం ప్రాణే నిమిష్టోమృతం జుహోమి శ్రద్ధాయాం పానే నిమిష్టోమృతం జుహోమి శ్రద్ధాయాం యానే నిమిష్టోమృతం జుహోమి శ్రద్ధాయాం దానే నిమిష్టోమృతం జుహోమి శ్రద్ధాయాగం సమానే నిమిష్టోమృతం జుహోమి బ్రహ్మణి మహాత్మామృతత్వాయ అమృతాపస్తరణమది శ్రద్ధాయాం ప్రాణే నిమిష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ ప్రాణాయ స్వాహ శ్రద్ధాయాం పానే నిమిష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ అపానాయ స్వాహ శ్రద్ధాయాం యానే నిమిష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ యానాయ స్వాహ శ్రద్ధాయాం దానే నిమిష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ ఉదానాయ స్వాహ శ్రద్ధాయాగం సమానే నిమిష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ సమానాయ స్వాహ బ్రహ్మణి మహాత్మామృతత్వాయ అమృతాభిధానమధి శ్రద్ధాయాం దానేన విశ్యామృతం హుతం ప్రాణమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాం పానేన విశ్యామృతం హుతం అపానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాం జ్ఞానేన విశ్యామృతం హుతం జ్ఞానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాం దానేన విశ్యామృతం హుతం ఉదానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాగం సమానేన విశ్యామృతం హుతం సమానమన్నేనాప్యాయస్వ అంగుష్ఠమాద్రపురుషోంగుష్ఠంజతమాశ్రితః ఏష సర్వస్య జగత ప్రభు ప్రేణాది విశ్వభుగ వాంగ్మహాసన్ నసో ప్రాణ అక్షోశ్చక్షుః కర్ణయో శ్రోత్రం బాహువోర్బలం ఊనవోరోజః అరిష్టా విశ్వాన్యంగాయ ధనోః తనుమస్తే వయస్సు పర్ణాపదేంద్రం ప్రియమే ధారిణోనాశమానాబద్ధాన్ంగ్రంశిరద్రోమాంతకేనాయస్వా నమోరుద్రాయ విక్రమే వృత్తం మే పాహి తమేభ్యమాదులక్షణ్యమధ్యమశ్వనస్పరే కుంభనేభ్యమోషేభ్యం నృణాంద్రపదే జాయే శివేన మేషంజక్షోన మేషంజక్షోదేన మేషంజక్షబ్రహ్మవర్తసేన మేషంజక్షస్వ యజ్ఞమృదంజక్షస్వోపదేయజ్ఞనమోపదేన మగుపదేన సత్యం పరం పరగం సత్యగం సత్యేణు వర్గాకాచ్యవందే కదాగం సత్యం తస్మా సత్యేన వందే తమయిపోనాశనాపరంగ్యధ్యపరంతమస్తం తద్వరాభరణం తస్మాత్తమ శిరవందే తమయిలం బ్రహ్మచారిణస్తస్మాత్తమేన వందే సమయత్యరణ్యేమయస్మాక్షమేన వందే దానమిది సర్వాణి భూతాని ప్రజగం సంది మందే ధర్మేణం పరిహీనం ధర్మాన్నాని దుష్కరం తస్మాధర్మేణ మందే ప్రజనయోయాగం సత్తస్మాజాయోయ్రా ప్రజననేర మందేగ్నైత్యాహస్మాదగ్నయాధారవ్యాగ్నిహోత్రమిత్యాహస్మాదగ్నిహోత్రేణ మంతే యజ్ఞోభిదేవాస్మాజ్ఞేన మానసమితి విద్వాగం సత్రస్మాద్వాగం సగేమ మానసేన మంతేన్యాసైలి బ్రహ్మా బ్రహ్మాయిపర పరోహి బ్రహ్మాగేదాన్యపరాయపరాగం సన్యాసేవాయే రాజాపత్యోహారుణస్వర్ణేన ప్రజాపతిం పితరముపసారకిం భగవంతః పరమం వదంతి తస్మై ప్రోవాచసత్యేన వాయురావాచసత్యేనాదిత్యోరోచతే దివి సత్యం వాజప్రతిష్టా సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి తపసా దేవా దేవతామగ్రాయంతమసర్గస్తు పరన్వవిందం తపసా సభద్రామారాజేత్తమతి సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ పరమం వదంతిమేణాన్వన్వేణ బ్రహ్మచారిణ సువరగచ్చందమో భూతానాందమే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్తమ పరమం వదంతిమేణ శాంతా శివమాదరం దిశమేన నాగం మునజోన్వబిందం క్షమో భూతానాందురాభరణం క్షమే సర్వం ప్రతిష్ఠితం తస్మాక్షమ పరమం వదంతి దానం యజ్ఞానాం మదోసం దక్షిణాలోకే దాతారగం ూతీవంతి దానేన పాణుదంత దానేన ద్విహంతామిత్రాభవంతి దానే ఘతం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి ధర్మ విశ్వస్య జగత ప్రతిష్టా లోకే ధర్మేష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే ధర్మం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి ప్రజనం వై ప్రతిష్టా లోకే సాధు ప్రజాయా ప్రజనం పరమం వదం జగ్ఞయోగే విద్యాదేవయాగారయంతరమన్వాహార్యభజనంతరిక్షం వామదేవ్యమాహమనీయస్తామోస్మాగ్ని పరమం వదం జగ్నిహోత్రం ప్రాతర్గ్రహాణాంతృష్ణయజ్ఞోరాయణకం సువర్గస్ లోకస్ తస్మాదగ్నిహాత్రం పరమం వదంతి యజ్ఞమిది యజ్ఞేవాజవం గతాయజ్ఞేనాదురాణపాణుదంతయజ్ఞేన ద్విషంతామిత్రాభవంతి యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం తస్మాజ్ఞం పరమం వదంతి మానసం వై ప్రజాపత్యం పవిత్రం మానసేన మనసా దాసువచ్చ మానసా ప్రజాజంత మానసే సర్వం ప్రజక్షిరం తస్మాన్మహం పరమం వదంతి న్యాసగిత్యాహుర్మనేషిణా బ్రహ్మాణం బ్రహ్మావిశ్వకరమద్వయం ప్రజాపతి సంవత్సరం వత్సరాదిత్యోదయేషాదిత్యే పురుషస్తమలమేష్ఠే బ్రహ్మాత్మాయాభిరాజిత్యస్తమలిరస్తాభిపర్జన్యామరుషది పర్జన్యేన ఉషది వనస్పద ప్రజాయంత ఓషది వనస్పతిరన్నం భవత్యన్యేన ప్రాణా ప్రాణేర్బలం ఫలేన తమస్తపసా శ్రద్ధా శ్రద్ధయా మేధా మేధయా మనీషా మనీషయామనామనసా శాంతిశ్రాంత్యా చిత్తం చిత్తేన స్మృతజ్ఞస్మృత్యా స్మారజ్ఞస్మారేణ విజ్ఞానం విజ్ఞానేనాత్మానం వేరే తస్మాదన్నంతరం సర్వాణ్యేతాని దదాత్యన్నాత్మానా భవంతి భూతానాం ప్రాణేర్మనామనదశ విజ్ఞానం విజ్ఞానాదానంతా బ్రహ్మయోనిర్జవాలేన పురుడ పంచధా పంచాత్మానేన సర్వమిదం ప్రోదం పృథివీ చాంతరిక్షం జద్యౌష్కరిషశ్చావాంతరవిధాకృతవై సర్వమిదం జగత్సదభోదగం దభవ్యం జిజ్ఞాసకృతృతారేష్టా ఆరణ్య సమాప్తః.